ఇంద్రాహ్యథాత్వీశీయమస్మైపతే మనీషిణే యదహం గోపతి స్యాం జేనుష్టాయింద్రసూనృతాయమానాయ సుంపతే రామస్వం విద్యుషీదుహే అదే భర్తీరాభ్రదయింద్రదేవో నమస్తుతో ముఖం యజ్ఞయింద్రమవర్ధయద్భూమి వర్ధయత్ చక్రాణవో వశం దివి వృధానశ్వాధనా జిజ్ఞుషా భూతింద్రక్షమతిరన్మదే సోమస్ రోచనా ఇంద్రోయదీనద్వలం ఉద్గాజంగీరోభ్యాష్కణ్వన్ గుహాసీ అర్వాంచం నముదే బలం ఇంద్రేరోచనాదివో దృఢాని గృంహిరాణి చిరానిరపరానుదే అపామోర్నిర్మదన్నిభస్తోమా ఇంద్రాజిరాజతే అరాజిషు ంద్రాక్తవర్ధన సోద్రేణాముతభద్రకృత్ ఇంద్రమిేషిపేరాజవక్షర ఉపయజ్ఞం సురాధసం అపాం ఫేనే నమూచే శిర ఇంద్రోదవద్భజ నిష్వాజత యస్పృధా మాయాభిరుక్షరీంద్రజామానురుక్షద అవదస్యోమృదోనుధా అసంవామింద్రసంసదం విషోజీంద్రనాశజ సోమపాముత్తరోభవన్ తమ్మభిప్రకాయతపురుహూతం పూరుష్టుదం ఇంద్రం గేర్భిస్తవిషమాగీవాసత ఎస్య దివరుగసో బృహత్సహో దాసారరోదసీ గిరీంగ్రజ్రాం అపస్వరవృషత్వనా సరాజసి పురుష్టుతాంగేకో వృత్రాణి విఘ్నతే ఇంద్రజైత్రాశ్రవస్యా జగంతవే తం దేవదం గృణీమసి వృషాణం వృత్సుసా సహిం లోకృత్రుమద్రివో హరిశ్రియం ఏ నజ్యోతిం షాజవేమన వేత వివేదీత మందాలో అస్య పరిహితో విరాజసి ప్రదర్జాచిత్తముక్తినోనుష్టువంతి పూర్వథా విషపత్నీరపోజాదివేదీవే తమత్యయింద్రియం బృహత్తపసుష్ణముదక్రతుం వజ్రం ద్విజాదిషణాపరేణ్యం తవజ్యోరింద్రపౌంశ్యం పృథివీవద్ధతి శ్రవామాపర్వాతాసస్తహింగిరే రామ్ విష్ణుర్బృహన్ క్షయో మిత్రో గ్రీణాదివరుణ వాం సర్భో మదత్యనుమారూతం మృషాదనామంగిష్ఠ ఇంద్రజిజ్ఞిషే సత్రా విశ్వాస్వపత్యాని దదిషే సత్రా త్వం పురుష్టుతాంగేకో వృత్రాణి తోషసే నాన్యజింద్రాకరణం భూజయింద్రజి జిలింద్రమన్మతస్వానాహవంత భూతయే అస్మాకేభిరత్వజ్జయ పరం క్షయాజనో మహే విశ్వాన్యాభిషన్ ఇంద్రం చైత్రాజహర్షయా సీపతి సమ్రాజం దర్షణీనామింద్రం స్తోతానవ్యం గీర్భి విషాహమ్మం విష్టం యస్మిన్నుక్తానిరణ్యంతి విశ్వానిజస్రవస్యా అపామబోనసముద్రే సంసృష్ట్యావీవాసే జ్యేష్ఠరాజం భరే కృత్రం మహోవాదినం సనిభ్యానూనాగభీరామదాగురవస్తరుత్రా అర్షభం పశూరసాతౌ సమిద్ధనేష్వధివాకాయ హవంతే ఏమింద్రస్తేజయంతి అమిత్యౌత్నైరాజం విరం కృతేభిశ్చర్షణజః ఏష ఇంద్రో పరివస్కృత్ ఇంద్రో బ్రహ్మేంద్రరిషీంద్ర పురోపూరుహూత మహాద్మహీభిస్వజీభిః సత్యసత్వాదుదిగూర్మిః ఏకశ్చిత్సన్నభిభూతిః సమర్కేభిస్తంగాయత్రైష్టర్షణజాః ఇంద్రం వర్ధంతి క్షితజాః ప్రణేతారం వస్యో అచ్చాకర్తారం జ్యోతిస్సమత్సు సాసక్వాంసం ద్విధామిత్రాన్ తనఃపప్రిపారజాతి స్వస్తి నావాపూరుహూతః ఇంద్రో విశ్వాదిద్విషాః తత్వన్న ఇంద్రవాదేభిర్దశస్యా చ గాతుజా చ అచ్చాదన సృణం నేషి ఆయాషుబాహిత ఇంద్రసోమం పిబాజిమం ఏదం వరిగిస్ సోమమ ఆత్వా బ్రహ్మయుధాహరీవహతామింద్రకేశినా ఉపబ్రహ్మాని నశృణు బ్రహ్మాణస్వాజం యుజాసో మపామింద్రసోమినా సుతావంతోహవామహే ఆనో జాయి సుతావతోస్మాకం సుష్టుతీరుప ఇవాసుపిన్నంధస ఆదేంద్రాక్షాధావతు నిభాజ జిహ్వజామధు స్వాదృష్టే అస్తు సంసృతే మధుమాన్ వందే ఏతవ సోమస్సమస్తు హృదే అజముత్వాతర్షణే జనీరిభాభిసంవృత రసోమ ఇంద్రసర్పతు విగ్రీవోపోదరస్సు బాహురంధ సోమదే ఇంద్రో వృత్రాణి జిఘ్నరే పురస్వం విశ్వస్యేదా నమోజసా వృత్రాణి వృత్రహంజహి దీర్ఘస్తే అస్వం కుసోజే నావసు ప్రయచ్చసి యజమానాయ సంవతే అయంత ఇంద్రసో మౌనిపూతో అధి బర్హిషి ఏమస్యద్రపాపివ సాదీభో సాదీభూజనాయమ్రణాయతే సుతః ఆఖండల ప్రభూయతే యస్తే శృంగమృషో నపాత్ప్రణపాత్కుండపాయ్యాః న్యస్మింద్రామనాః వాస్కోష్పదే ధ్రువాస్థూనాం సత్రం సోమ్యానాం రత్సో భేత్తా పురాం సస్వదీనామింద్రోమునీనాం సఖాగుదానర్యజతోగవేషనలేకత్సన్నభిభూజసః భూర్నిమస్వం నయత్తుజా పురో గృభేంద్రం సోమస్య పీతలే ఇదం వనూనమేషాం సుమ్నం భిక్షేతమర్త్యాః ఆదిత్యా నామ పూర్జం సవీమణి అనర్వాణోష్యేషాం పంథా ఆదిత్యానాం అలబ్ధాః సంతి పాదవస్తుకే వృధాః తత్సురస్స విశాభగో వరుణో మిత్రో అర్జమా సర్మయచ్ఛంతు సప్రథోజీమహే దేవేభిర్దేవ్యధితేరిష్టభర్మన్నాగాహి స్మత్సూరిభిః పురక్రియేషు ధర్మభిః చేహి పుత్రాసో అదితేర్విదుర్ద్వేషాం శ్రియోతవే అంభోస్తి దురుచక్రయో నేహసాః అవీతిం నోదివా పశుమతి జర్మక్రమద్వజాః అదీతిః పార్త్వం హసస్వదావృధా నోదివా మతిరీతిగామత్ సాయస్కరవసృధా ఉదజ్యాభిషజాసం నరతో అశ్వినా జిజాతాభిరథోపసృధా సమగ్నిరగ్నిభిః కరచ్ఛన్నస్తపదు సూర్యా సంవాతో వాత్మరపాపసృధా అపామీ వామపసృధమపాసే సతదుర్మతిం ఆదిత్యాసో జిజోత నానో అంహసః జిజోతాసరూమస్మదాం ఆదిత్యాస ఉతామాజిం నిర్ధగ్వేణ కృణుత విశ్వవేదసః అర్థురశ్రమాయచ్చాదిత్యాయన్మోచతి దానవ యోగ్రిక్షిరక్షస్వేమత్యాయుద్ధనా సమిత్తమగమస్నవద్దుస్వం సమ్మత్యం రిపుం యో అస్మత్రా భాగ్ముపద్వజు పాకత్రాస్థానదేవాహృత్సుజానీకమత్యం ఉపద్వయం చాద్వయం చ వసవ ఆశర్మ పర్వతాభూతామహే యావాక్షామాదే అస్మద్రపస్కృతం ఏనో భద్రేణుష్మాకంసవ అతివిశ్వాదిగురిరాపీవర్తన ఉచేతనాయత్సుభోద్రాఘీయాయుజీవసే ఆదిత్యాదస్సు మహత కృణోతన యజ్ఞో హీలో భో అంతరాదిత్యా అస్తి మృణత విష్ణేయుద్ధో అపిష్మసి సజాత్తే బృహద్వరూధం మరుతాం దేవంతాతారమశ్వినా మిత్రమీమహేవరూణం స్వస్తయే అనేహో మిత్రార్యమం రుణసంశ్యం రుగరోధం మరుతోయంతనఛర్దిః యే చిద్ధి మృత్యుబంధవ ఆదిత్యామన భస్మసి రుగరోధాయుద్ధీవసే దివేతన ంగోర్ధయాస్వరం దేవాసో దేవమరచిం దన్విదే దేవత్రాహ్యమోహీరే భూతరాజిం విత్రిప్రదోమగ్నిష్మయంతురం అస్య మేధస్ సోమ్యస్య శోభరే ప్రేమధ్వరాజ పూర్వ్యం యజిష్టం తావృమహే దేవం దేహే భద్రాహోతారమవత్యం అస్య యజ్ఞస్య సుక్రతుం ఊర్జో నపాతం సుభగం సుదీదీమగ్నిం శ్రేష్ట జ్యోతిషం సతనా మిత్రస్య వరుణస్య సో అపామా సుమ్నం యక్షతే దివి సవిధాయ ఆహూతీయో వేదేన తథా సమర్థో అగ్నజే యో నమసా స్వద్ధరః తస్యే దర్వం తోరం హయంత ఆశభస్తస్య ద్యుమ్నికామంజతః నమతమం భో దేవకృతం కుతశ్చననమత్య కృతం న సత్ స్వప్నజో వో అగ్నిభిః శ్యామాసూనో సహసూర్జాంబతే సువీరస్త్వమస్మయః ప్రసంధమానో అతిథిర్న మిత్రియోగ్నిరథో న వేద్యాః రే క్షేమాసో అపి సంతి సాధవస్త్వం రాజా రజీనాం సో అద్ధాధాస్వద్భరోగ్నేమర్తస్సు భగత ప్రశంస్యాః ప్రధీభిరస్సు సనీత యూర్ధో అధ్వరాజతిష్టీరస్వరాధరే సో అర్వద్భిస్తనీత సవిపన్యభిస్తూరైస్తనీతృతృహే స్వమంతమో దీత విశ్వమాజ హవ్యాషద్విషా విప్రశ్యవాస్తు మతస్వహసోజో భక్షూతమస్య రాజిషు అమోదేవముపరీమర్చం కృధివసో విదుషో వచాః అగ్నిభ్యదాభిర్నమోభిర్వాసుదక్షమావివాసతి గిరావాజిరసోజిషం సమిధాయో నిషీదీతా సదతిం ధామభిరశ్రమత్యా విశ్వేత్సేభ్యుభగోజనాైరుద్జీవతారిషత్ తదగ్నేమాభరయత్ సహత్సదనేకంచీదత్రిణం మన్యం జనశ్చూఢ్యాదతష్టేవరుణో మిత్రో అర్జమాజేదనా సత్యాభగా అయం దత్తే సవసాగాదువిత్తమాయింద్రక్తోతావిధేమహి ఏభేదగ్నే స్వాధ్యో విప్రణిరహిరేక్షసం విప్రాదో దేవ సుక్రతుం తయిద్వేదిం సుభగదాహూతిం తేసోతుం చక్రిరే జీవి తయిద్వాజేభిర్జ్ఞర్మహద్ధనం జేత్వే కామం జేధిరే భద్రోనో అగ్నిరాహూతో భద్రారాజిస్సు భగభద్రో అధ్వరః భద్రాహుత ప్రశస్తయః భద్రం మనః కృణష్టవృత్తనూర్జేజేనా సమత్సు సాసహాః అవస్థిరాతను హి భూరి సద్ధరాం మనేమాతే అభిష్టీభిః ఈవే గిరామనుర్హితం దేవాదూతమాధరిణ్యేభిరే యజిష్ఠం వ్రంశవాహనం ఇగ్మజం భాజతరుణాయ రాజతే ప్రయోగాయ స్మగ్నజే పింసతే సోనృతీర్యమగ్నిర్ఘృతేభిరాహూతృతేభిరాహూతో వాసీ మగ్నిర్భరతముచ్చావచ అసూరయివ నిర్నిజం యో హవ్యాణ్యైరాజతామనుర్హితో దేవ ఆసాసు గంధినా ఇవాస దేవాణ్యాస్వద్ధరోహోతా దేవో అమర్త్యేమస్తం శ్యామహం విత్రమహో అమర్త్య సహసూనబాహుత నరాశీయాభిషస్తే సోనపాయ సంఖ్య నే స్తోతీవానదుర్హీరస్యాదగ్నేన పాపజా శ్రీర్ణ పుత్రస్తుభృతో దుర్ణ ఆదేవాే దుఃప్రణోహది సహమగ్నభూతిభిర్ణే దృష్టాభిస్తోషమాపరసో సదాదేవ్యమత్యాక్రద్వాదనేదం ప్రవరాతిభిరేతమ ప్రశస్తిభిః ఆహు ప్రమాజిమింబ సోమమాగ్నేహర్షస్వదాతవే ప్రసో అగ్నేతపోతిభిస్వీరాభిస్తిరతే వాజభర్మభిః యస్యత్వం సఖ్యమాపరాః సభద్రత్సో నీలవాన్ వాసవిత్రియందానస్తిష్ణమాదే ప్రియ క్షపో వస్తూషు రాజసి సమాగన్న శోభరయ సహస్రముష్కాన్ సభిష్టిమవసే సమ్రాజం రాజదస్యవం యస్యతే అగ్నే అన్యే అగ్నయ ఉపక్షితో భజాజీవ ఇపో నద్యుమ్నానియో వేదనాధాం తమ క్షత్రాని వర్ధయన్ యమాదిత్యాసోద్యుః పారన్నయ సమత్యం మగోధాం నిశ్వేషాం సుదానవః యూయం రాజానః కంచిచ్చర్షణీ సహాక్షయన్ ధమ్మానూషా అను వయం దేవోపరు నమిత్రార్జమాన్ శ్యామే ధృతస్య రథ్యాః అదాన్మే పౌరుగుత్సః పంచాశతం రసదస్యుర్వధూనాం బ్రహ్మిష్ఠో అర్యః సప్తాదిః ఉత మే ప్రయజోర్వజయోః సువాస్వామధిరుగ్వాని శ్రీణాం సప్తదీనాం శావ ప్రణేతా భూవద్వసుర్ధియానాం పతీః ఆగం తామారేషణ్యత ప్రస్థావానో మాపస్థాదాగమన్యవః శిరాజిం నమయిష్ణవః వేలుపవిభిర్మరుదర్భక్షణ ఆరుద్రాదస్మృతీభిః ఇషానో అద్యాగతాపురస్పృహో యజ్ఞమాసో భరీయవాహ ఏద్వాహి రుద్రియాణాం కృష్ణాముగ్రం మరుతాం శిమీవతాం విష్ణో రేణస్య మీరా ఏద్వీపాని పాపదం తిష్టదుచ్చునో భేజూజంతరోదసీ రథన్వాన్యైరథశుభ్రకాదయోజతేజస్వభానవ అచ్యూతాచిద్వో అధ్మన్నానాదతి పర్వతాసో వనస్పతి భూమిర్యామేషు మేజతే ఆయవో మరుతో జాతభేద్యోర్జీ సముత్తరా బృహద్ యానరోదేతి సతే తనూష్వాత్వక్షాంతిబాహ్వోజుత స్వధామనుసృజం నరో మహిత్వేషా అమవంతో వృషప్సవః మహందే అహ్రూతప్సవః గోభిర్భానో అద్య దేశో భరీనాం రథే కోసే హిరణ్యే ో బంధవస్సు జాతే భుజే మహాంతో నస్మరసేను ప్రతీవో వృషదంతజో విష్ణే శబ్దాయమారూతాయ భరధ్వం హవ్యా వృష ప్రజామ్నే వృషణస్వేన మరుతో వృషప్సు నారసేన వృషనాభినా ేనాసో న పక్షిణో వృధానో హవ్యానో వీతయే గత సమానమంజే విభ్రాజంతే రుక్మాసో అధి బాహుషు నేద్యుతృష్టజా ముగ్రాసో వృషణ ముగ్రవాహవో నృష్టనూషూజేతి శిరాధం భాన్యాయుధారసేషుమోనీకేష్మధిశ్రియామన్నో న సత్రసో నామత్రేషం సస్వతామేకమిద్భుజే మజో న విద్యం సహ తాన్వందస్వమరుతస్తాస్తు హితేషాం విధునీనాం అరాణాన్న గమస్తానామన్నాతేషాభగస్రవూతిష్మాసూర్వా సుమరుద్యోషు యో వా నూనముదాసతి యూజం ప్రతి వాజినో నర ఆహవ్యాతయే గత అభిరజున్నైరుతవాజాదిభిస్సున్నావో ధూతయో నసత్ యథారుద్రస్య సూరవో జివో వసంత్యసూరస్య వేదతాః యువానస్తతేజసత్ ఏషాగృహంతి మరుతసురానభస్మన్మేరుధస్తరే అతస్తిగానముపమస్య సాహృదా యువానామవృద్ధ్వం యూనా భూషుణ విష్టజా విష్ణ పాపకాభితో భరే గిరా గాఢగాజీ వచర్క్రేషత్ సాహాయే సంతి ముష్టిహే వహం యో విశ్వాసు భృత్సుహోత్రేషు విష్ణశ్చంద్రాన్న సుస్రవత్తమాంతస్వమరుతో అహ కామశిద్ధారమన్యవస్రజాత్యేనమరుతస్తబంధవః కగుభో విధ మర్దశ్చిద్వో నృతమో రుక్మవక్షసమాయతి అధీనో గాతమరుతస్తాహివ ఆభిత్వమస్తి మిద్రూవి మరుతో మారుతస్య న ఆభేషజస్య వహతా సుదానవః యూజం సఖాయ సప్తజః యాభిస్సింధుమవధజాభిస్తూర్వధజాభిర్దధస్య సాక్రిమిం మజో నో భూతోర్మయో భువ శివాధీరదీర యత్సింధౌ మరుత సుపరిగిడేషు భేషజం విశ్వం పశ్యం తో విభృతాతనూష్వాతేనా అధీవోచత క్షమారవో మరుత ఆతూరస్య నయిష్కర్తా విహృతం పునః భద్రం అపీవాతయమనాః హరిః వజముద్రాజస్థూరంగిద్భరం తోమస్య వాజే చిత్రం వామహే ఉపత్వాకర్మం నూతయే ధనోయుగోగ్రశ్చక్రామజో ధృషత్ విద్య వితారం వృమహే సఖాయంద్రసానసి ఆయా హీమయింద్రవోస్వపతే గోపతపుర్వరాపతే సోమం సోమపతే పిబ భయం హిత్వా బంధుమంతమ బంధవో విత్రాసైంద్రజే భీమ జాతే ధామా నిర్ణభతేరాగ హి విశ్వే సోమీతం తస్తే భయో యథా శ్రీతే మధౌ మధిరే వివక్షణే అభిత్వామింద్రనో అచ్చాదత్వైనానమ సాపదామధియం మహోద్దిగ్గజీదయ సంధికామా సో హరిమోదజిష్ట్వాం స్మో భయం సంతి నో ధియాః నూత్నాయుజిందతే భయభూతి అభూమనహి నూతే అద్రివః విద్వా పురాపరీణ సహ విద్వాస క్షిత్వముత సూరభోజ్యా అమాతేతావ్రిణీమహే ఉదోషమస్తిన్నాశీసీహినో వసోపాజే సుషి ప్రగోమతి యోన ఇదమీదం పురా ప్రవస్య ఆనిదాయతమో వస్తుషే సఖా జయింద్రమూతజే అర్యస్వం దత్తాదిం చర్షణీత హంసయేత్మాయో అమంతత ఆతునస్తవయసి గవ్యమస్యం శ్రోతృభ్యో మఘవాసనం ప్రజాహసి విద్యుదా భయం ప్రతిశ్వసంతం వృషభ్రువీమహి సంస్థేజనస్య గోమతః ఏమకారే పూర్వభూతకారిణోభితిష్టే మధూర్యాః నృభిర్వృత్తం హన్యామ సూధియామదాహేరేంద్ర ప్రణోధియాః అభ్రాద్రవ్యో అనాత్తమనాభిరింద్రజనుషా సనాదాసి యుధేధా విత్వమిచ్ఛసే నగీరేవంతం సఖ్యాయ విందసే పీయం స్వాహోహస్యాదిత్తిదేవూయసే మాతే అమాయులో యథామూరాదయింద్రసఖ్యే త్వాదామసచాసుతే మాతే గోదత్ర నిరరామరాధ స ఇంద్రమాతే గృహామి ృాభ్యాభనతే బ్రాహ్మణ ఆదభే ఇంద్రో భాగేయం మఘం సరస్వతీ వాసుభగా దదిర్వసు దాసుకాయుగం జకే జకే సరస్వతీ మను పర్జన్యజివ తదద్దివృష్ట్యాసహస్రమయుతాదత్యమారథమద్యాదం దృష్టభూతజే యమస్విరాభవో రుద్రవర్తీ ఆదూర్జాయీతస్తూ పూర్వాహం సుభగం పురస్పృహం భుజ్యం వాజేషు పూర్వ్యం తనావంతం సుమతిభిస్వరే విద్వేషమే ఇహత్యాపూర్భూత మా దేవానమోరస్మినా సర్వాదీనాశేకరామహే నందారాధాసులో గృహం యుగోదశస్య పరిచక్రమీయతీర్వాణ్యద్వామిషణ్యతి అస్మాచ్చాసుమతిర్వాజుమతి ఆధేనురేవ ధావతు తథోజో వాంత్రిబంధులో హిరణ్యాభీసుమస్వినా అవిద్యా వా పృథివీ భూషాదిశ్రుతస్తేనాగతం దశ్యం తామన వే పూజ్యం దివిజమృగేణ కరిషత ఆవామద్యసుమతిభిస్తుమస్పతీ అశ్వినా ప్రస్తూ వీమహి ఉపానో వాజినీ వసూజాతమృతస్ పథిభీ దేభిత్రిక్షింద్రేణాత్రాదశవం మహే క్షత్రాయజింద అయం భావద్రేభిస్తుత సోమో నరావృషంగసు ఆయాతం సోమపీతజేవాతం దాదుషో గృహే ఆహిరుగత వచ్చిదాదే కోచే హిరణ్యజే వృణ్వసు యుంజాంపీవరీరిగా జాభిపక్షమవతో జాభిరద్రీగుంజాభిర్బభ్రం విజోరథం తాభిన్నో భక్షుతూజమస్థినాగతం విభజ్యతం జలాదూరం యతద్ధ్రీగావో అధ్రీగో ఇదాచిదన్నో అశ్వినాహవామహే భయంకీర్భిర్వే పంచవాహ తాభిరాజారం ఋషణో వామేహవం విశ్వప్సం విశ్వవాల్యం ఇరామం జ్యష్ఠాపురభూత మానరాజాధిక్రిమిం వా బృహస్తాభిరాజతం తాభిరాజితాశ్వినాబందమానముపబ్రువే తాభూనమోభిరీమహే తాభిద్రోషాభుషసి శుభస్పతీరాజామన్ రుద్రవర్తని మానోవర్తాజరిపవే వాజినీ వసు పరో రుద్రాపదిక్షతం ఆయుజ్ఞాయసుజ్ఞం ప్రాతారసే నాశ్వినా వాసక్షణీ భూమే పితే వసోభరి మనోజవసారుణనామలచ్యుతామక్షం గమాభిరుచిభిః ఆరాత్తాచిద్భూతమస్తే అవాసే భూర్యేభిః పురుభోజనా ఆనో అశ్వాపదశ్వినా భక్తిర్యాదిష్టం మధుపాతమానరా గోవర్ధస్థా హిరణ్యవత్ సుబ్రామర్గం సుదీర్ఘం సుష్టువాజమనా భృష్టం రక్షస్వినా అస్మిన్నాజానే వాజినీ వసూ విశ్వా వామాని ధీమహి ఈ ప్రధీవ్యా అంజస్వ జాతవే రసం కృష్ణధో మమ గృభీతోదిషం దామానం విశ్వదర్షణే విశ్వమనో గిరా ఉదశోషే విశ్వధ్వసోరథానా ఏనామాధరిగ్మియ ఇవ వృక్షస్త నిగ్రహే ఉపనిధాబంధర్విందదేవసు ఉదస్య సోజిరస్థాజీషోభ్యా అజరం సమర్జంభస్య సుజ్యుతో గణశ్రియా ఉదో నిష్టస్వధ్వరస్తవానో దేవ్యాకృపా అభిక్షా భాతాసు శుక్రణీ అగ్నే జాధిషు స్వస్తిభిర్హ్రాయుక్వానానుషగ్ యథాదూతో బభూత హవ్యవాహన అగ్నిం వః కూర్జం భూవే హోతారం దర్శనీనా సమజా భాతాగ్రేణే తమో వస్తుర్హే యజ్ఞే విరద్భూత్రద్వంద్వం గృహాధూరయం రజత్ నేత్రన్న జనే సుధీతమృతావారి ృతాయ భోజ్ఞాధనం ఇలా భోజనం జుషన్నమస్పతే అచ్చాధో అంగేరత్తమం యజ్ఞాసోయందు సంయత హోదాయో అస్తి వృక్ష్వాజసస్తమేతేంధానాథో బృహద్భా అశ్వాయివ వృషాణస్తమిషీయవా సత్సన్న భూజాంబతేరయింబ్రాస్వసువీర్యం రావణస్తోకేతనయే సమత్స్వా యద్వావో విశ్వతిశ్రుగస్వప్రీతోమనూషో విహి తిరిశ్రేధగ్నః ప్రతిరక్షాం నిషేధతి సృష్ట్యేనవస్య మే స్తోమస్య వీర విశ్వతే హిమాలిహస్తూషా రక్షసోదః నతస్య మాయయా జనధిపురీషీతమత్యాః యో అగ్నయే దదాస హవ్యదాదిభిః యా స్వస్వావసుమితావక్షాంగరప్రీణాదృషీః మహోరాజే నమత్వా సమీ ధీమహి హోదారమసాదయత్ ఆయతిం కామన వే జాతవేదతం స్నేహిత్వా సజోషసో దేవాసో దూతమగ్రత సృష్టిదేవ ప్రథమో యజ్ఞో భువ యుమంగా వీరో అమృతం దూతం గృణ్వీతమర్త్యాః పాపకం కృష్ణవర్త నిర్విహాయతం సంభూమేమ యతశ్రూత సుభాసం శుక్రసోదిషం దిశాభక్తిమజరం వ్రత్రవీడ్యం యో అస్మే హవ్యదాదిభిరాభూతిం మర్తో వీధత్ భూరిపోషం దధత్తే వీరభద్రదాః ప్రథమం జాతవేదసమగ్నిం యజ్ఞేషు పూర్వం ప్రతిశ్రుగే జిగమసాహవిష్మాది ఆభిర్విజే మాగ్నజే జ్యేష్టాభిర్యస్వత్ మంభిష్టాభిర్మతిభిః సుప్రసోదిషే నూనమర్చభిగాయసే స్తోమేభిః స్థూలయోవత్ ఋషే వయ్యస్వదం జాజాగ్నజే అతిథిం మానూషాణాం సూనం వనస్పతీనా అగ్నిమవదే ప్రత్రమీరతే మహో విశ్వాన్నభిరతో ఓభిహత్యాది మానూషా అర్ధే నిషచ్చినమసాధి బర్హిషి అహం స్వాధో భార్యా పూర్వం రాజ పూర్వస్పృహా సువీర్యస్య ప్రజాపతోజసస్పద సంవారో సృషాం నేజనాయోదయ సదావసో రాజింగ్యమిష్ఠదస్వదే త్వం యశు ప్రదూరవిద్వందోపోపదీరిషాః మహో రాజస్వాదివగ్నే అపారథిః అగ్నే త్వం యశ అశ్వమిత్రావరుణావః రావానాథం రాజా భూతదక్షతా తథా జాసీషామహి బ్రహ్మేంద్రాయ వజ్రిణే సుషభూషు భోనృతమాయ ధృష్ణవే సపసాహ్యసి శ్రుతో వృత్రహత్యేన వృత్రః మధైర్మో నో అతిశూలదాసి నస్తవానాభరయం చిత్రశ్రవస్తమం రేకేహరివోమసుర్ధరి ఆనీరేకముత ప్రియమింద్రదర్శిగనానా ఘటలాభిష్ణోస్తవమానాభర నతే సజ్జం దక్షిణం హస్తం వరంత ఆమురాః హరిబాధో హరిభోగమిష్టిషు ఆత్మా గోభీరివ వ్రజం గేర్భర్వేణాన్యద్రివ ఆస్మాకామం దరిదురామనః ప్రణ విశ్వాని విశ్వమానసో ధియానో వృత్రహంతమ ఉగ్ర ప్రణేతరధిషోభాసోగహి వయం తే అస్య వృత్రహన్ విద్యామాసూరణవ్యాస వసోర్హస్య పురుహూతరాజస ఇంద్రయథాహ్యస్థితే పవీతం వృతోసవాహ అమృతారాజిః పూరుహూతదాసుషే ఆవేషస్వ మహామహమహేమృతమరాధసే ృష్టిద్రశ్యమఘవన్మఘత్తయే నో అన్యత్రాదిదద్రిభస్వన్నో జగ్గురాససాః మఘవాంఛగ్భిదవదన్నభూతిభిః నహ్యా అంగవేతోత్వరణ్యం విందాభిరాధసే రాజే జుమ్నాజసవాసే జగర్వణః ఏ ధృమింద్రాయ సింజతపిపాది సోమ్యం మధు రాధసాచోదయాతే మహిత్వనా ఉపోహరీమాం పరింసక్షం వృంచంతరమబ్రవం నూనం శ్రోధిస్తు పతో అశ్వస్య నహ్యా అంగపురాతన జజ్ఞే వీరదరసుల్ రాజానైవ ధానభంధనాధ్వోమీంద్రం సింద్రమాధ్వర్యో అంధర్దీరస్తమతే సదావృధ ఇంద్రస్వాదర్వరీనాగష్టే భూర్యస్తూతి ఉదానం సపసానబంధనా సంభో బాజానాం ప్రతిమహో మహిష్రవశ్రవాః అప్రాయుభిర్యజ్ఞే భర్వాభృధేన్యం ఏతోర్మింద్రం స్తవాభసకాయస్తోమ్యంబరం కృష్టీర్యో విశ్వా అభ్యర్థే కలిత్ అగోరుధాయ గమిషే దుక్షాయదస్యంబరాః ధృతాస్వాదీయో మధూరశ్చ మోచత యశ్చామీతాని వీర్యా ఆనరాధః పర్యేతవే యో జన్మ విశ్వామభ్యస్విదక్షిణా సుహీంద్రం యశ్రవదనూర్మిం భాగినంజమం అధర్యోగజం మంభ్రమానం విదాసుషే ేవాయస్వదసమన్నవం సువిద్వాంసం సకృత్యం తరణీనాం వజ్రహస్తపరివృతం అగారహస్వంజుభ్రాధిపదానివ యదింద్రాభాభదజేనాదం తిష్టవిత్వానే సముద్రూనమీమహేలవ్యం దం దృష్టసంజాతే తత్తన్నో విశ్వా అభిమాజీ సక్షణీ యక్షాదం హ్రాసముధ్యో వార్యా సప్తసింధూషు అభరద్వాసశ్చతుర్నమ్నీ నమః యథాధనేభ్యవహోదయం యేభ్యుభగేవాజినీవతి ఆనాద్యస్ దక్షిణాభ్యస్వాతు సోమినా స్థూలం జరాధస్వతవత్సహస్రవత్వాదీ దానూహరాహరాగృతే ఏదో అపశ్రితో భరోగో మతీమవ తిష్టతి ఓ